ఉదీరతామవర ఉత్పరా సమున్మధ్యమా పితర సోమ్యా అసంయీయుల వృగారేరస్తేనోవంత విదరోహవేషు ప్రచీకితో మనీషాత్వజ్ఞానజిష్ఠమనూనే శివంథ తమ ప్రణీతి వితరో నయిందో దేవేషు రత్నామభజంత ధీరా తయాహిన పితర సోమపూర్వే కర్మాణి చక్రుప్లవమానధీరా వన్వన్నవాత పరిధీజ్ఞేరపోవన్న వీరేభిరస్వైయన్మఘవా భవాన తృభ సంవిధానో నద్యావా పృథివీ ఆచరదంథ తస్మై ఈత ఇందో హవిషా విధేమ వయగ్రస్యామవతయోరీనా బర్హీషదపితరవోర్వాగిమావో హవ్యాచకృమాజుషధ్వం ఆగతావసంత మేనాథానశ్రయ్యోదరపోదాత ఉపాహూతా పితర సోన్యాసో బర్హిష్యేషు నిధిషు ప్రియేషు తాగమంతు ఇహ శ్రోవంతధిబ్రువంతు దేవంతస్మాన్ ఆహం పితేన్సు విదత్తావిచ్ఛిన పాదం చ విక్రమానం చ విష్ణో బర్హిషదోయేస్వధయా సుతస్య భజంత విత్తస్త ఇగాగమిష్ఠాః అగ్నిష్పాత్తా పితరయేహ గచ్ఛత తదస్తదస్తదత సుప్రణీతయః అత్తా హవీజ్ఞేషి ప్రయతాని బర్హిష్యథారయిజ్ఞ సర్వవీరం దధాతన ఆయంతు న పితర సోమ్యాసోగ్నిష్పాత్తా పతిభిర్దేవయానైః అస్మిన్ యజ్ఞే సభయామదంతోధిబ్రువంతు దేవంతస్మాన్ ఏ అగ్నిష్వాత్తా ఏ అనగ్నిష్వాత్తా మధ్యే దివసభయామాదయంతే ఏభ్యస్తరాలసూనీతి మేధాయ్యథావసంతన్వం కల్పయాది అగ్నిష్వాత్తాన్వేతుమతో హవామహే నారా సర్గే సోమపీఠయ్య ఆసు తేనో విప్రాసుభవా భవంతు వయగ్గస్యామవతయోరయీనా ఆచార్యాను దక్షిణలో నిషద్యేమై యజ్ఞమభిగృణీర విశ్వే మాహిజ్ఞదిష్టపితర కేనచిన్నో యద్వాగః పురుషతాకరామా ఆసీనాసో అరుణీనాముపస్థేరయుంధత్తదాసుషే మహ్యాయ పుత్రేభ్యః పితరస్తస్య వస్వ ప్రయచ్ఛతత ఇహోజ్యం దధాత యమగ్నేకవ్యవాహనత్వం చిన్మన్యాసేరయిం తన్నోగేభ్యశ్రవాయ్యం దేవత్రాపానయాయుజం యో అగ్నికౌవ్యవాహన పితృన్యక్షాదృతావృధాః ప్రేదో హవ్యానీ వోచతి దేవేభ్యశ్చ పితృభ్య త్వమగ్నైలితో జాత వేదో వాఢవ్యానీ సురభీనీ కృత్వీ రాదా పితృభ్య స్వధయాతే అక్షం నద్ధిత్వం దేవ ప్రయదా హవీగ్నేషీ ఇదం పితృభ్యో నమో అస్త్వద్యే పూర్వాసోయపుపారాత ఈయుః ఏ పార్థీ వేరజస్యానిషత్తాయే వా నూనగ్నేషు వృజనాసు విక్షు ఏ చేహ పితరో ఏ చనేహయాగ్గస్చ విద్మయా ఊచన ప్రవిద్మా కం వేత్తయతి తేజాత వేదస్వథాభిర్యజ్ఞసుకృతంయుషస్వా అథాయథాన పితర పరా స ప్రజ్ఞాగో అగ్నరితమాశుషాణా సుచీదాయం వీధీతిముక్తసా సక్షామా విందంతో అరుణీరపౌరన్ వసంతస్తామిమహ్యుసంతస్వమీమహి వసన్ను సత ఆవాహ పితృమ్మవిషే అత్ర వే అపాంఫేనే ననముచేస్యరాజింద్రోదావర్తయ విశ్వాయరజాయస్పృహా సోమో రాజామృతజ్ఞే సుతర్జీషేనాజహాన్ మృత్యం ఋతేన సత్యమింద్రియం విపానజ్ఞే శుక్రమంధస ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు అభ్యక్షీరం వ్యాపి భక్ృంగాంగిరసోధియా ఋతేన సత్యమింద్రియం విపానజ్ఞే శుక్రమంధస ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు సోమామధ్యోవ్యాపిగచ్చందాసాహ్ఞసూచిషత్న సత్యమింద్రియం విపానగ్ఞశుక్రమంధసైంద్రస్యేంద్రియమిదం పయోమృతం మధు అన్నాపరిశ్రుతోరసం బ్రహ్మణావ్యాపిక్షత్రం పయస్ సోమం ప్రజాపతి ఋతేన సత్యమింద్రియం విపానగ్ఞశుక్రమంధసైంద్రస్యేంద్రియమిదం పయోమృతం మధు రేతోమోత్రం విజాహాతియోనిం ప్రవిశదింద్రియం గర్భో జరాయుణావృతవుల్పం జహాతి జన్మానా ఋతేన సత్యమింద్రియం విపానగ్ఞశుక్రమంధసైంద్రస్యేంద్రియమిదం పయోమృతం మధు దృష్ట్వా రూపే వ్యాకారోత్సత్యానృతే ప్రజాపాతిః అశ్రద్ధామృతే రాధాశ్రద్ధాజ్ఞే ప్రజాపాతిః ఋతేన సత్యమింద్రియం విపానగ్ఞశుక్రమంధసైంద్రస్యేంద్రియమిదం పయోమృతం మధు వేదేన రూపే వ్యాపివత్సుతాసుతో ప్రజాపాదిః ఋతేన సత్యమింద్రియం విపానగ్ఞశుక్రమంధసైంద్రస్యేంద్రియమిదం పయోమృతం మధు దృష్టాపాదిశ్రుతోరసజ్ఞశుక్రేణ శుక్రం వ్యాపిభత్పయ సోమం ప్రజాపాతిః ఋతేన సత్యమింద్రియం విపానగ్ఞశుక్రమంధసైంద్రస్యేంద్రియమిదం పయోమృతం మధు శీశేన తంత్రం మనసామనీషిణా పూర్ణా సూత్రేణ కవయో వయంతి అశ్వినాయుజ్ఞసావితా సరస్వతీంద్రస్య రూపం వరుణాభిషజ్యన్ తదస్య రూపమమృతజ్ఞసచీభిస్తిస్రోదాధృద్దేవతాసజ్ఞేరాణా లోమానిసష్పైయద్బుధానతోత్మాభిస్వరస్య మాజ్ఞసమాభవన్నలాజా తదస్వినాభిషజా రుద్రవర్తనీ సరస్వతీ వయతి వేషో అంతరం అస్థిమజ్జానం మాసారైకారోతరేణ గవాం త్వీ సరస్వతీ మనసాపే సలం వసునా సత్యాభ్యాం వయదిదర్శకం వపూ రసం పరిశ్రుతానరోహీతం నగ్నహుర్ధీరస్తసారన్న వేమ పయాసా శుక్రమవతం జనిత్రజ్ఞసురజామూత్రాజ్జనయంతరేతా అపామాతిర్మతిం వాధమానాూవ్యం వాతజ్ఞం తదారాత్ ఇంద్రస్తుత్రమాహృదాయేన సత్యం పూరోలాసేన సవితా జన ఎదుర్లోమానం వరోణాభిషజ్జన్మతస్నేవాచీయమీనాతి చిత్తం ఆంత్రాణి స్థాళీయర్మధువిన్వామానాదుదాపాత్రాణి సుదుభానధేను సేనస్యవత్రన్నీహాసీభిరాసందీనాభీరుదరన్నమాతా కుంభో వానిష్టర్జనితాసీభిర్యస్మిన్నగ్రేయోన్యాం గర్భో అంత క్లాశుర్వ్యక్త సరభారవుత్సో దుఃఖేన కుంభీత్వథాం పితృభ్యా ముఖజ్ఞసతస్య శిరయుత్సతేన జిహ్వా పవిత్రామస్మి నాశం సరస్వతీ చప్పన్నపాయద్విషరస్య వాలో వస్త్యన్నసే పోహరసాదరస్వీ అశ్విభ్యాం చక్షురమృతం గ్రహాభ్యాం చాగేన తేజో హవిషా ఆశ్రితేన పక్ష్మాని గోధూమయ్యే కుబాలైరుతాని పేశో న శుక్రమసీతం వసాతే అవిన్న మేషో నసి వీర్యాయ ప్రాణస్య పంథా అమృతోగ్రహాభ్యాం సరస్వత్యువవాకైర్వ్యానన్నస్యాని బర్హ్యద్వదారయ్యజాన ఇంద్రస్య రూపమృషభో బలాయకర్ణాభ్యాగ్రశ్రోత్రమృతం గ్రహాభ్యాం యవానబర్హ్యద్భువిగే సారాని కర్కం భోజ్ఞే మధుసారగం ముఖాత్ ఆత్మన్నుపస్థేన వృకస్య లోమముఖే శ్మశ్రోణి నవ్యాఘ్రలోమా కేశాన శీర్షన్యసే శ్రీశిఖాసిగ్రేహస్య లోమత్తిశీరింద్రియాణి అంగాన్యాత్మన్ విషజాతదస్మినాత్మానమంగై సమాధాత్ సరస్వతీ ఇంద్రస్య రూపజ్ఞశతమానమాయుశ్చంద్రేణ ద్యోతిరమృతం దధానాః సరస్వతీయోన్యాం గర్భమంతరస్విభ్యాం పత్నీ సుశ్వేతం విభక్తి అపాగ్రరసే నవరుణో నసాంద్రగ్రశ్రియై జనయన్ అప్సురాజా తేజ పశోనాగ్ఞహవిరింద్రియావత్పరిశ్రుతాపయాసారఘం మధు అస్విభ్యాం దుగ్ధం విషజా సరస్వత్యాసుతాసుతాభ్యామృత సోమయిందూ క్షత్రస్య నాభీరసి క్షత్రస్య యోనీరసి మాత్వాహిగ్ఞసీయన్మాహిగ్ఞసీ నిషాదధృతౌ రాతో వరుణ పస్త్యా సామ్రాజ్యాయ సుక్రతూ మృత్యోత్పాహి విద్యోత్పాహి దేవస్య ప్రసవితప్రసవేశ్వినాద్బాహుభ్యాం పూష్ణాహస్తాభ్యాం అశ్వినోద్భైషజ్జేన తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి సరస్వత్యైభైషజ్జేన వీర్యాయాన్నాద్యాయాభిషించామి ఇంద్రస్యేంద్రియేణ బలాయ శ్రియై యశసేభిషించామి కోసికతమోసి కస్మై యత్వాకాయ త్వా శుశ్లోక సుమంగళ సత్యారాజన్ శిరో మే శ్రీయర్య సోముఖం తుషిక్కే సాశ్చ శ్మశ్రోణి రాజా మే ప్రాణో అమృతజ్ఞ సంరాచక్షుర్విరాశ్రోత్రం జిహ్వా మే భద్రం వాంగ్మహోమనో మన్యస్వరాఢ్వామాః మోదా ప్రమోదా అంగులీరంగాని మిత్రం మే సహా బాహూ మే బలమింద్రియజ్ఞహస్తౌ మే కర్మ వీర్యం ఆత్మా క్షత్రమురో మమ పృష్ఠీయన్మే రాష్ట్రముదరమగ్నిసోగ్రీవాశ్చశ్రోణీ ఊరు ఆరత్నీజాలూనీ విశోమేంగాని సర్వతాః నాభిర్మే చిత్తం విజ్ఞానం వాయున్మే పాతిర్భసత్ ఆనందనందా ఆండో మే భగత్ సౌభాగ్యం వసాః జంఘాభ్యాం పద్భ్యాం బ్రహ్మాస్మి విశిరాజా ప్రతిష్ఠితః ప్రతిక్షత్రే ప్రతిష్ఠామి రాష్ట్రే ప్రత్యస్వేషు ప్రతిష్ఠామి గోషు ప్రత్యంగేషు ప్రతిష్టామ్యాత్మన్ ప్రతిప్రాణేషు ప్రతిష్టామి పుష్ఠే ప్రతిద్యావా పృథివ్యా ప్రతిష్టామి యజ్ఞే త్రయా దేవాదశత్రయత్రిగ్నేశాసురాధసః బృహస్పతి పురోహితా దేవస్య సవితుః సవే దేవా దేవైరావంతుమా ప్రథమా ద్వితీయైయస్తృతీయైయస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీయాస్తృతీ సామభిః సామాంగ్రగర్చ పురాణవాక్యాభిర్యాజ్యావషట్కారైః వషట్కారా ఆహూతిభిరాహూతయో మే కామాన్ సమర్థయంతు భూస్వాహా. లోమాని ప్రయాజన్మ మత్తం మానభిరాగతిః మాగ్సమ్మ ఉపానతిర్వస్వస్థి మజ్జా మానభిః. ఓ ఏకవింశోధ్యాయః. అథ ద్వావింశోధ్యాయః. ఓం యద్దేవాదేవహేళనం దేవాసశ్చ కర్మా వయమ్ అగ్నిం మాతస్మాదేన సో విశ్వాన్ముంచత్వగ్నిహాసః. యదివాయది నక్తమేనా అగ్నిశ్చ కర్మా వయమ్ వాయుం మాతస్మాదేన సో విశ్వాన్ముంచత్వగ్నిహాసః. ్రవ్యది స్వప్నయేనాగ్నిజగృమా వయమ్ సూర్యో మాతస్మాదేన సో విశ్వాన్ముంచత్వగ్నిహాసః. యద్గ్రామే యదరణ్యే యత్సభాయాయ్యేంద్రియే యత్సూద్రే యదర్యే యదేనశ్చ కృమా వయమ్ యేకర్మాణి కయజానమసి యాపో అగ్నియి వరుణేతి సమహేతో వరుణనోముంచ అవాభిధనిజంపునరాశినిజంపుణ అవదేవేతమేనో యక్షమత్తేమర్జాకృతం పురురావ్నో దేవృషస్వాహి సముద్రే దే హృదయమప్సంతస్సంతావి సంతోషధీరుతాపాః. సుమిత్రియా నాపవోషధయస్సంతు దుర్మిత్రియాస్తస్మై సంతు. యోస్మాన్ వేక్షియం చ వయం దుష్మః ద్వదాదీవమోచానస్మిన్నస్నాతోమలాదివ పూతం పవిత్రే నేవాజ్జమాపస్సంధన్ సహ ఉద్వయం తమసస్పరిస్వశ్యం ప్రవుత్తరం దేవం దే వత్రాసూర్యమగం మజ్జ్యోతిరుత్తమం అహో అద్యాన్వాచారిషగ్నేరసేన సమాశిక్ష్మహి పయస్వానగ్నాగమంతం మాసగ్నేర్వేజవచ్చ ప్రజయా చ ధనేన చ ఏజోస్యేధిషీమహి సమిదసి తేజోసి తేజోమయీ దేహి సమావావర్తి పృథివీ సముషాః సమసూర్యాః సమవిశ్వామిదం జగత్ మయీ స్వానరజ్జోచద్భూయాసం విభూన్ కామాన్ వ్యస్త వైభూస్వాహా. అభ్యాదామి సమిధమగ్నేరతపదే త్వయి భృతం చ శ్రద్ధాం చోపై వీంధే త్వా దీక్షితో అహం బ్రహ్మాజక్షత్రంజాసంజ్ఞం చౌచలారస్తః తల్లోకం పుణ్యం ప్రజ్ఞే సంయత్ర దేవాస్సహాగ్నినా యత్రేంద్రశ్చ వాయుశ్చ సంయం చౌచరారస్సః తల్లోకం పుణ్యం ప్రజ్ఞే సంయత్ర సేజన్న విద్యతే అగ్నిసునాతే అగ్నిసు పృచ్యతాం పరుషా పరుః గ్రంథస్తే సోమామవతు మదాయరసో అచ్యుతః సించంతి పరే సించంత్యుచ్ఛిన్చంతి పునంతి చ సురాయి బభ్రైమరే కింతో వదతి కింతః దానావంతం కదం వినామకూపవంతముఖినం ఇంద్ర ప్రాతద్యూఢస్వనః బృహదింద్రాయగాయతమరుతో వృత్తహంతామం యేన జ్యోతిరజానయం వృతావృధో దేవం దేవాయ జాగృవి అధ్వర్యో అగ్నిభిః సుతగ్నే సోమం పవిత్ర ఆనయ ప్రీహీంద్రాయ పాతవే యో భూతానామధీపతిర్యస్మిన్ లోకా అధిశ్రుతాః ఈశే మహతో మహాగ్రస్తేన గృహామి త్వామహం మయి గృహామి త్వామహం వయామగృహీతోస్యస్తిభ్యాం త్వా సరస్వతీయత్వేంద్రాయ త్వాసుత్రాం మే ఏహ తేజోనీలస్మిభ్యాం త్వా సరస్వతీయత్వేంద్రాయ త్వాసుత్రాం మే ప్రాణపామే అపానపాశ్చక్షుష్పాశ్రోత్రపాశ్చ మే వాసో మే విశ్వభేషజో మనసోసి విలాయకః అస్మినా కృతస్య తే సరస్వతి కృతస్యేంద్రేణ సుత్రాణా కృతస్య ఉపాహూత ఉపాహూతస్య భక్షయామి సమిద్ధ ఇంద్రా ఉషసామనీకే పురోరుచా పూర్వకృద్వావృధానః కృవిద్దేవ్రిగ్నసావజ్రావాహుజ్జాన వృత్రం విదురో వవార నరాసగ్నేస ప్రతిశూరో విమానస్తనూన పాయ్ఞ ధామ గోర్వాన్మధూనా సమంజన్ హిరణ్యైశ్చంద్రియజతి ప్రచేతా ఈడితో దేవైర్హరివా అభిష్టిరాజుహ్వా నో హవిషాసర్ధమాన పురందరో గోత్రమిత్వజ్రావాహురాయాతు యజ్ఞముపానాజుషాణ యుషాణ బర్హిర్హరివాన్నయింద్ర ప్రాచీరగ్ఞీర ప్రదిశా పృథివ్యా పురుప్రథా ప్రథమానగ్రస్యో నమాదిత్యేరక్తం వసోభిస్తజోషాః ఇంద్రం దురక్కవశ్యో ధావమానావృషాణయ్యంతు జనయః సుపత్నీః ద్వారో దేవీరభితో విశ్రయంతాగ్రేసు వీరా వీరం ప్రథమానామహోభిః ఉషాసానక్తా బృహతి బృహంతం ప్రయస్వతీ సుదుఘే సూరమింద్రం తమంతం తతం పేశసంవయంతి దేవానాం దేవయ్యదసురుగ్నే దేవ్యామిమానామనోష పురుత్రాహోతారాయింద్రం ప్రథమా సువాచా మూర్ధన్యజ్ఞస్య మధునాదధానా ప్రాచీనం జోగర్హవిషావృధానః తిస్రో దేవీర్హవిషావర్ధమానా ఇంద్రం జుషాణాజనయోన పత్నీః అచ్చిన్నం తంతుం పయసా సరస్వతీలా దేవీ భారతీ విశ్వతోవర్తిః ష్టాదభ్యుష్మమింద్రాయ వృష్ణే పాకోచిష్కర్యసే పురూయి మృషాయ జన్మృషానం భూరీరేతామోర్ధన్యజ్ఞస్య సమానక్తు దేవాని వనస్పతిరవాదృష్టో తపాసయస్మన్యాసమంతం చాలితాన దేవః ఇంద్రస్య హవ్యైర్జఠరం ప్రణానః సదాదియజ్ఞం మధూనా ఘృతేన స్తోకానామిందం ప్రతిసూర ఇంద్రో వృషాయమానా వృషభస్తు రాషాట్ గృహపృషామనసామోదమానా స్వాహా దేవా అమృతామాదయంతాం ఆయాత్ంద్రో వాస ఉపాన ఇహస్తుతస్తమాదస్తు సూరా ధానస్తీశీర్య పూర్వీయోర్నక్షత్రమూతిపుష్యాత్ ఆన ఇంద్రో దూరాదాన ఆసాదభిష్టికృతవాసేయాసదుగ్రహ ఓజిక్షేపృపతిర్వజ్రాహు సంగే సమత్సు దుర్వని ప్రతన్యూన్ ఆన ఇంద్రో హరిభిర్యాచ్చార్వాచీనో వేరాధసేచాతి వజ్రీమ భవాసీమయ్యమనూనో వాజసాతౌ కాతారమింద్రామవితారమింద్రగ్ఞే హవే సుఖవగ్ఞే సూరమింద్రం ప్రయామి చక్రం పూరుహూతమింద్రగస్వస్తినా మఘవాధాత్ంద్రా ఇంద్రసుత్రమాస్వమాభిస్మృీకో భవతు విశ్వవేదా బాధతాందేషో అభయం కృణోతు సువీర్యస్య పతాయస్యామ తస్యావయజ్ఞేసో మతౌ యజ్ఞియస్యాపి భద్రేసో మనసే స్యామ సుత్రామాస్వమావ్ ఇంద్రో అస్మే ఆరాచిద్వేషః సనుపర్యూయోతు ఆమంద్రైరింద్రహరిభిర్యాహి మయూరారోమభిః మాకేచిన్యమం భిన్న పాసినోతి ధన్వే భతీరింద్రం వృషాణం వజ్రబాహు వసిష్ఠాసో అభ్యర్థ్యంతర్కై సనస్కృతో వీరవద్ధాతుమద్యూయం పాత స్వస్తిభి సదాన సమిద్ధో అగ్నిరస్వినా పత్రో ధర్మో విరాత్సుతః దువే ధేను సరస్వతీ సోమగ్నే శుక్రమిహేంద్రియం తనోపాభిషజాసుతేష్మినో భా సరస్వతీ మద్భారజాగ్నేంద్రియమింద్రాయ పతిర్మహాన్ ఇంద్రాయేంద్రుగ్నే సరస్వతీ నరాసగ్నేనగ్న మధురాతామస్తి నా మధుభేషజం ద్విషజాసుతే ఆజుహ్వానా సరస్వతీంద్రాయేంద్రియాని వీర్యం క్రియాభిరస్మినాయిషగ్నేసమోజ్జగ్నేసగ్నేరయింబధు అశ్వినా నమోచే సుతగ్నే సోమగ్నే శుక్రం పరిశ్రుతా సరస్వతీతమాభారద్వర్గిషేంద్రాయ పాతావే కవశ్యో నౌ యజస్మతేరస్మిభ్యాన్న రోదిశాః ఇంద్రో న రోదసీ ఉభే దుహే కామాన్ సరస్వతీ ఉషాసానక్తమశ్వినాదివేంద్రగ్నసాయమింద్రియైః సంజానానే సుపే సమంజాతే సరస్వత్యా పాతన్నా అస్మినాదివా పాహినక్తగ్నే సరస్వతీ దైవ్యా ఆహోతారాభిషజా పాతమింద్రగ్నే సచా ఆసుతే తిస్రస్తేధా సరస్వత్యశ్వినా భారతీయా తీవ్రం పారిశ్రుతా సోమమింద్రాయ సుషువర్మదం అశ్వినా భేషజం మధుభేషజం నః సరస్వతీ ఇంద్రే త్వష్టాయ సస్త్రియజ్ఞే రూపజ్ఞే రూపమధుస్సుతే ఋతుకేంద్రో వనస్పతిస్వసమాన పారిశ్రుతా కీలామస్విభ్యాం మరుదుగే ధేను సరస్వతీ కో భిన్న సోమామస్తి నామాసారేణ పరిశ్రుతా సమాధాన సరస్వత్యా స్వాహేంద్రే సుతం మధు అశ్వినా హవిరింద్రియన్నమోజేభ్యయా సరస్వతీ ఆ శుక్రమా ఆసురాజ్వసు మఘమింద్రాయజభ్రిరే యమస్మినా సరస్వతీ హవిషేందమవర్ధయన్ సవీ వేదబలం మఘన్నమూచ ఆసురేస నవీంద్రం ప్రసవస్సాస్మినోభా సరస్వతీ అభ్యానూషత హమిషా యజ్ఞయింద్రియైంద్రాయింద్రియం దధుస్వాతావరో నోభగా సుత్రమా హవిష్పాచర్యమానాయ సవితావరో నోదత్యజమానాయ దాసుషే ఆదత్తనముచేర్వసుత్రమాబలామింద్రియం వరో నక్షత్రమింద్రియం భగేన సవితాశ్రియం సుత్రమాయస సాబలం దానాయమాసత అశ్వినా గోభీరింద్రియమశ్వేభిర్వీర్యం బలం హవిషేంద్రగ్ సరస్వతీ యజమానమవర్ధయన్ తానా సత్యా సుపేశ సాహిరంజవర్తనీనరా సరస్వతీ హవిష్మతీంద్రకర్మాసునోవత తాభిషజా సుకర్మా నాసా సుదుఘా సరస్వతీ సవృత్తః సవక్రాతురింద్రాయరధురింద్రియం ఇవగ్నే సురామామస్తి నానమూజా ఆసురే సచా విరిపానా సరస్వతీంద్రం కర్మ స్వావత పుత్రమీవ పితరా అస్మినోభేంద్రావసు కావ్యే సనాభిః యత్సురామం వ్యపి భస్వతీభిః సరస్వతీత్వామఘవన్నభిష్ణత్ యస్మిన్న స్వా సర్షభాసా ముక్షణో ఆవసమేషావసృష్టా స ఆహూతాః కీలాలపే సోమా పృష్టాయ వేదసే హృదామతింజనయచారుమగ్నయే ఆహావ్యగ్నే హవిరాస్యేతే స్మృతీవ ఘృతం చంబీవ సోమా వాజసలిక్కే రయిమస్మే స్వీయం ప్రశస్తం దేహి రసం గృహంతం అస్మినా తేజసా చక్షుప్రాణేన సరస్వతీ వీర్యం వాచేంద్రోబలేనేంద్రాయదధురింద్రియం వోమదూషుణా సత్యాస్వామద్యాతమస్మినా వర్తే రుద్రానృపాణ్యం మయత్పరోనాంకార ఆదధర్షదృషన్వసు దుస్సగ్ సోమత్యారిపు తాన ఆవోహమస్మినారయం ద్విషంగం ద్విషం ధృష్ణ్యావరి గోవిదం పావన సరస్వతీ వాజేభిర్వాజినీవతీ యజ్ఞం వష్టు ధియావాసు చోదయిత్రీ సునృతానాంచేదంతీ సుమతీనా యజ్ఞం దాధే సరస్వతీ మహో అన్న సరస్వతీ ప్రచేదయతి కేతునా ధియో విశ్వావిరాజతి ఇంద్రాయా హిచిత్రభానో సుతా ఇమే త్వాయవాహ అన్వేభిస్తనా భూతాసాహ ఇంద్రాయా హిధియేషితో విప్రదూతః సుతావాతః ఉపబ్రహ్మాని బాఘతాః ఇంద్రాయా ఆహితూతూ జాన ఉపబ్రహ్మాని హరివః సుతేజాధిష్వనశ్చనాః అశ్వినా వివతాం మధు సరస్వత్యా సజోషసా ఇంద్రస్పుత్రామా ఆవృత్రహాజుషంతాగ్రే సోమ్యం మధు ఇతి ద్వావింశోధ్యాయః. అథ త్రయోవింశోధ్యాయః. ఇమం మే వరుణశ్రుధి హవామద్యా చ మృళయా స్వామావస్యురాచకే తత్పాయామి బ్రహ్మణావందమానస్తాస్తే యజమానో హవిద్భిః అహేళమానో వరుణే హోద్భ్యురుషగ్రమాన ఆయుప్రమోహీః తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేళో అవయాసిశీష్ఠాః యజిష్ఠో వన్హీతమస్సో శూచానో విశ్వాద్వేషాగ్నేసి ప్రమోమభ్యస్మత్. సత్పన్నో అగ్నేవమో భవోతీనేజిష్ఠో అస్యావుషసో వ్యుష్టౌ అవయక్ష్వనో వరుణగ్నేరానో వీహిమృళీగగ్నేసుహవో నయేధి మహీమూషు మాతరగ్రేసూరతానామృతస్య పత్నీమవాసేహువేమాం త్రివిక్షత్రామజలం తీమురోచీగ్నేసు శర్మానమదీతిగ్నేసు ప్రణీతిం సుత్రామానం పృథివీం జామానేహసగ్నేసు శర్మానమదీతిగ్నేసు ప్రణీతిం దేవీయన్నావగ్రస్వరిత్రామనాగతమస్రావంతీ మారుహేమా స్వస్తయే సునావమారుహేయమస్రావంతీ మనాగసం సదారిత్రాగ్రస్వస్తయే ఆనో మిత్రావరుణాఘృతైర్వం యోది ముక్షతం మధ్వారజాగ్నేసి సుక్రతు ప్రభావా ఆశిశుతం జీవసేన ఆనో గవ్యోతి ముక్షతం ఘృతేన ఆమాజనే శ్రవయతం యువానా శ్రుతం మే మిత్రావరుణాహవేమ సన్నోభవంతు వాజినోహవేషు దేవతామిరద్రావసర్పాః జంభయంతో హిమృకగ్నరక్షాగ్నేసిశనేం యస్మద్యూయమన్నమీవాః తేనో అర్వంతో హవనశ్రుతో హవం విశ్వే శృణ్వంతు వాజినో మితద్రావః సహస్రసా మేధసా కాయివత్మనా మహోయే ధనగ్నే సమిషేషో జద్భిరే వాజే వాజేవతవాజినో నాధనే విప్రామృతారితజ్ఞాః అస్య మధ్వపిబతమారయద్భం తృప్తాయాతపతిమిద్దేవయానైః సమిద్ధో అగ్న్యః సమిధాసు సమిద్ధో వరేణ్యః గాయత్రీచ్ఛందాయింద్రియం చ విద్గౌర్వయో దధుః తనూన పాచ్చుచూరతస్తనోపాశ్చ సరస్వతీ ఉష్ణిఘాచ్ఛందాయింద్రియం దిత్యవాగ్గౌర్వయో దధుః ఇలాభిరగ్నిరేడ్యః సోమో దేవో అమర్త్యః అనుష్టుఛందాయింద్రియం పంచావిర్గౌర్వయో దధుః సుబర్హిరగ్నిః పూషణ్వాన్ స్థీరన్న బర్హిరమర్త్యః బృహదీర్ఛందాయింద్రియం త్రివత్సో గౌర్వయో దధుః దురో దేవీయర్దిశో మహీయర్ బ్రహ్మా దేవో బృహస్పతీః పంక్తిఛందాయిహేంద్రియం తుర్యవాగ్గౌర్వయో దధుః ఉషే జహ్వీ సుతే ససా విశ్వే దేవా అమర్త్యాః తృష్టుఛందాయిహేంద్రియం పష్ఠవాగ్గౌర్వయో దధుః దేవ్యాహోతా ఆరాభిషజేంద్రేణ సయుజా ఆయుజా జగతీంద్రియమానడ్వాంగోర్వయో దధు తిస్రయుడా సరస్వతీ భారతీ మరుతో విశాహ విరాచ్ఛందాయిహేంద్రియం ధేనుగోర్ణవయో దధు తుష్టాతురీకో అద్భూత ఇంద్రాగ్నిపుష్టివర్ధనా నిపదాచ్ఛందాయింద్రియముక్షాగౌర్ణవయో దధు సమితానోవనస్పతి సవితా ప్రసువన్భగం ప్రగుచ్ఛందాయిహేంద్రియం వసా వేహద్వయో దధు స్వాహా ఆయజ్ఞం వరుణస్సు క్షత్రోభేషజంకారత్ అతిఛందాయింద్రియం మృగదేషభోగోర్వయో దధు వసంతేన ఋతునా దేవావసావృతా అస్తుతా రథంతరేణ తేజసా హవిరిం దేవయో దధు గ్రీష్మేణ ఋతునా దేవా రుద్రా పంచదశేస్తుతా బృహతాయసలగ్నహవిరింద్రేవయో దధు వైషాభిర్ణతునా దిత్యాస్తోమే సప్తదశేస్తుతా వైరూపేణ విసౌజసాహవిరింద్రేవయో దధు శారదేన ఋతునా దేవాయేక విఘ్నస విభవస్తుతా వైరాజేన శ్రియాశ్రియజ్ఞహవిరింద్రేవయో దధు హేమంతేన ఋతునా దేవాస్త్రేణ వే మరుతస్తుతా బలేన సత్వరీస్తహో హవిరింద్రేవయో దధు శైశిరేణ ఋతునా దేవాస్త్రాయస్త్రిఘ్నశేమృతాస్తుతా సత్యేన దేవతీయక్షత్రజ్ఞహవిరిందేవయో దధు.